తెక్కించి పుత్తురా నూరావా ఉళ్ళోకి, ఇరు కన్నులు ఆడే వేటరా నూరావా నాలోకి. కన్నులతో పెదవే పలుకున కౌగిట్లో పరువం చేరున, కవ్వించే మనసే ఆగున క్షణమైనా నిదురే పోవునా. నీవే నీవే నీవే లేచిరు జ్వాలే తాకే కుత్తిరే గేలే. సుందరాంగిణి రాంగిణి రాంగిణి నన్ను రమ్ములో నముంచు, కసి కామిని కామిని కామిని వెరి చేరి తప్పి తీర్చు. నన్ను మింగని మింగని మింగని నీ వగల నల్ల తాచు, ఇక చంపని చంపని చంపని కొన చూపే గుజ్జి నవ్వే చిచ్చు. నీవే నీవే నీవే చిరు జ్వాలే తాకే కొద్ది రేగేలే. నీవే నీవే నీవే ఇరు జ్వాలే రేగే కొద్ది తీరలే. చంపని చంపని చంపని కొన్న చూపే గుచ్చి నవ్వే చిచ్చు. నీవే